మధురా బలు మధురా బాళు జేనాదాగా మనసు మనసు లీనవాగిరువాగ మధురా బలు మధురా బాళు జేనాదాగా మనసు మనసు లీనవాగిరువాగ ూబనరే వాసంతియు నీనే శృంగారద కావ్యదలి నవనాయకి నీనే ప్రణయద బాణినలి మధుచందిర నీనే ఒలిదు బంద దేవతని హృదయ మందిర జ్యోతియుని నిన్న పడదిహ ధన్యన మధుర బలు మధుర బాళు జేనాదాగా మనసు మనసు లీనవాగిరువాగా ವಂಶದ ದೀಪವನು ಬೆಳಗುವ ನೀನೇ ಚಿನ್ನದಂಥ ಮಗುವಿರಲು ಪ್ರೀತಿ ಮಡದಿ ಜೊತೆ ಇರಲು ನಿಮ್ಮ ಪಡೆದಿಹ ಧನ್ಯನ ಮಧುರ ಬಲು ಮಧುರ ಬಾಳುಗೆ ನಾದಾಗ ಮನಸು ಮನಸು